అస్మద్గురుభ్యో నమః. రాముడు రక్షకుండు రఘురాముని నమ్మి నబంటు నేను, నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించినన్ రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నా మనంబులో, నీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితి జానకీపతి. కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజస్రము ప్రాపై, శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిరియ తిరువడి గొలుతున్. పరమ భాగవతులారా, శ్రీ మహాభాగవతము సప్తమ స్కంధంలో ప్రహ్లాద చరిత్ర చెప్పుకుంటూ ఉన్నాం. ప్రహ్లాదుడు తేల్చి చెప్పేశాడు తండ్రికి, సర్వశాస్త్రములు కూడా శోధింపబడినవయ్యా, ఎందుకు ఎన్ని కథలు గాథలు మాటలు, ఎందుకు ఆ లక్ష్మీభర్త పాదముల యందు భక్తి, ఆయన గుర్చిన జ్ఞానము అనేటటువంటి నావ లేకపోతే ఈ సంసారం అనే సముద్రాన్ని దాటలేము. మరి ఏది చచ్చుచు పుట్టుచు ఉండేటటువంటిది కదా ఇది. ఇదే సంసారం అంటే భార్యాబిడ్డలు మాత్రమే కాక, కనుక దీన్ని దాటలేము సుమా అని తేల్చి చెప్పేశాడు అని పలికిన కొడుకును ధిక్కరించి మక్కువ సేయక రక్కసుల రేడు తన తొడలపై నుండనీక గొబ్బున దిగద్రొబ్బి నిబ్బరంబగు కోపంబు దీపింప వేడి చూపుల మింట మంటలగయ మంత్రులను చూచి ఇట్లనియే. అందుకే కాదు జాలి దయ అన్నీ పోయినాయి, గారాభం పోయింది, అంతా పోయింది, కోపంతో మంత్రులు చూసి అంటూ ఉన్నాడు. ఎందుకనంటే గురువుల పని అయిపోయింది, వాళ్ళు ఒకసారి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చారు, ఇక వాళ్ళు ఏం చేయలేరు అని మంత్రులతో అంటున్నాడట. క్రోడంబై పిన తండ్రి చంపినని తా క్రోధించి చిత్తంబులో ఈడంజేయుడు బంటు భంగి హరికిన్ విద్వేషికిన్ భక్తుడై ఓడండు అక్కట ప్రణవాయువులు వీడొప్పించుచున్నాడు నా తోడన్ వైరము పట్టెను ఇట్టి జనక ద్రోహిన్ మహిన్ కంటిరే. పినతండ్రిని చంపాడు వరాహ రూపంతోనని ఏమాత్రము కూడా అసలు ద్వేషం లేదు, పగలేదు, వీడు నా ప్రాణవాయువులన్నింటినీ కూడా నొప్పిస్తూ ఉన్నాడు, కనుక వీడేమన్నా వైరిగా పుట్టాడు, అసలు వీడు కొడుక, ఇట్లాంటి వాడిని ఎక్కడన్నా చూశారా అని రాక్షస వీరుల వీక్షించి ఇట్లనియే. పంచాబ్దంబులవాడు తండ్రినగున పక్షంబు నిందించి యత్కించిద్ భీతియులేక విష్ణుని అహితున్ కీర్తింపుచున్నాడు వల్దంచుం చెప్పిన మానడు అంగమున పుత్రాకార తన్ వ్యాధి జన్మించన్ వీని వధించి రండు ధనుజుల్ మిమీపటుత్వంబులన్. వాడేం చెబితే వినేటట్లేడు. వీడు ఒక కొడుకు అనేటటువంటిది నా శరీరంలో పుట్టినటువంటి ఒక రోగము. మరి ఒక పుండు శరీరంలోనే కదా పుడుతూ ఉంటుంది, చర్మము నుండే పుడుతూ ఉంటుంది. అలాగే వీడు కూడా పుత్రుడు అనే ఆకారంతో ఒక పెద్ద రోగం పుట్టిందయ్యా నాకు, దీన్ని నాశనం చేయాలి. అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్షసేయుక్రియ నీ అజ్ఞున్ కులద్రోహి దుస్సంగున్ కేశవపక్షపాతిని అధముం జంపించి వీరవ్రతోత్తుంగఖ్యాతి జరించదన్ కులము నిర్దోషంబు కావించదన్. జబ్బొస్తే మరి ఆ షుగరు మొదలైన వ్యాధులు, కుష్టు మొదలైనవి, కుళ్ళిపోయినటువంటి దాన్ని నరికేస్తారట. నరికేసి మిగిలిన దానికైనా కనీసం రక్షణ కల్పిస్తారు. అదిగో అలాగే వీడిని చంపేసి రండి. హంతవ్యుడు రక్షింపను మంతవ్యుడు కాడు యముని మందిరమునకు గంతవ్యుడు వధమునకు పరంతవ్యుండనక చంపిరండి పొడుచున్. హంతవ్యుడు చంపదగిన వాడు, ఏమీ ఆలోచించవసరలా. రక్షింపను మంతవ్యుడు కాడు, రక్షించడానికి ఏమీ ఆలోచించాల్సిన అవసరం అంటే అసలు ఏమీ లేదు. యముని మందిరమునకు గంతవ్యుడు. ఎక్కడికి పోవాలి వీడంటే యముని మందిరానికి పోవాలి అంతే. వధమునకు ఉపరంతవ్యుండు అనక, ఉపరంతం అంటే మానుకోవటం, చంపకూడదని అనుకోకండి, పోయి చంపేయండి తీసుకుపోండి అని దానవేంద్రుండు ఆనతిచ్చిన వాడి కోరల రక్కసులు పెక్కండ్రు సోలహస్తులై వక్త్రంబులు తెరచుకొని ఉబ్బి బొబ్బలిడుచు ధూమ సహిత దావదహనంబు నుంబోలే తామ్ర సంకాశంబులైన కేశంబులు మెరయ భేదన వాదన ఛేదనంబులు చేయుచు. వాడి కోరలు బాగా మాంసాలు తినేటటువంటి వాటికి ఉంటాయి అట కోరలు మృగాలకి, అందుకే అవి చీల్చి తింటూ ఉంటాయి. అలాంటి కోరలు ఉంటాయి, అవి బయటకు వచ్చి కాదు ఉండేది, ఏదో బొమ్మల్లో బయట చూపిస్తుంటారు, బయటకు వచ్చే ఉంటాయి. బయట ఉంటే ఎట్ట తింటారు అసలు, లోపలే ఉంటాయి అవి, బాగా పెరిగిపోయి ఉంటాయి అన్నమాట. అట్లాంటి వాళ్ళు మహాభయంకరమైనటువంటి వాళ్ళు, పెద్ద కేకలు పెడుతూ ఎర్రని వెంట్రుకలు, నరికేస్తాం కోసేస్తాం చంపేస్తామంటూ భయపెడుతూ బిడ్డను పట్టుకుని బయలుదేరారు. బాలుడు రాచబిడ్డడు కృపాలుడు సాధుడు లోకమాన్య సంశీలుడు వీడవజ్జుడని చిక్కక శృక్కక క్రూరచిత్తులై శూలములంత దంగముల సుస్థిరులై ప్రహరించిరి ఉగ్రవాచాల తనందరు దివిజ శత్రుడు వల్దనడయ్య భూవరా. ధర్మనందన, బాలుడని రాకుమారుడని ఏమాత్రము కూడా దయ అనేది చూపకుండా చంపటానికి తీసుకుపోయారు సుమావారు, శూలాలతో గుచ్చేస్తూ ఉన్నారు. కానీ వాడేం వద్దంటలేదు, హిరణ్యకశిపుడు వారించటం లేదయ్యా. పలువురు దానవుల్ బుడువ బాలుని దేహము లేశ మాత్రము నొలియదు లోపల రుధిరముబ్బదు కందదు శల్య సంఘమున్ నలియదు దృష్టి వైభవము నష్టము కాదు ముఖేందు కాంతియున్ బొలియదు నూతన శ్రమము పుట్టదు పట్టదు దీనభావమున్. ఏమీ మార్పు రావట్లేదు శరీరంలో, తెగ పొడుస్తున్నారు శూలాలతో, ఏమాత్రము కూడా ఇంత రక్తపు బొట్టు కూడా రావట్లేదు. వాళ్ళు ఏమీ మనిషిలో మార్పు రావటం లేదు, ఏమాత్రము శ్రమ లేదు, దైన్యము లేదు, దుఃఖము లేదు. తన్ను నిశాచరుల్ వడువ దైత్య కుమారుడు మాటి మాటికో పన్నగ సాయి ఓ ధనుజ భంజన ఓ జగదీశ ఓ మహాపన్న శరణ్య ఓ నిఖిల పావన అంచును తించు కాని తా కన్నుల నీరుదాడు భయకంప సమేతుడు కాడు భూవరా. తను పొడుస్తూ ఉంటే ఏమీ భయపడతాం ఏమీ లేదు, ఓ పన్నగ సాయి ఓ ధనుజ భంజన ఓ జగదీశ ఓ శరణ్య పావన నిఖిల పావన అంటూ ఆ నామాలను ఉచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకని ఇలా ఉండగలుగుతున్నాడు అని అంటే, మొదట్లో చెప్పారు కదా ఆయన గుణాలు చెప్పేటప్పుడు, విశ్వమందు కన్న విన్న యర్థములందు వస్తు దృష్టి చేసి వాంఛయుడడు. వస్తు దృష్టి లేదు అసలు ఆయనకి, ఇది కత్తి ఇది గొడ్డలి అది శూలము ఇది మనిషి అది స్తంభము ఏమీ తెలియదు. సర్వమున్నతని దివ్య కళామయము మొత్తమంతా కూడా ఆ వాసుదేవమయమిది అని భావించినటువంటి మహాపురుషుడు ఆ ప్రహ్లాదుడు. కనుక ఏమీ చేయటం లేదు, ఏమీ భయము లేదు. పారడులేచి దిక్కులకు బాహువులొడ్డడు బంధురాజులో దూరడు ఘోర కృత్యమని దూరడు తండ్రిని మిత్రవర్గముంచేరడు మాతృసంఘము వసించు సువర్ణ గృహంబులోని కిందారడు కావరే అనడు తాపమునందడు కంటగింపడు. ఏం పారిపోవటం లేదు, పంచేతులు అడ్డం పెట్టడం లేదు. ఆ బంధువులని ఇదిగో చూడండి నన్ను ఏం చేస్తున్నాడు, ఈ పనైనా చేసేదంటం లేదు, తల్లి దగ్గరికి వెళ్ళడం లేదు, అంతఃపురానికి కానీ ఏమీ లేదు. ఏ విధమైనటువంటి బాధ లేకుండా ఉన్నాడయ్యా. ఇట్లు సర్వాత్మకంబై ఇట్టి దట్టిదని నిర్దేశింపరాని పరబ్రహ్మంబు తానయ్యి. మరి ఎలా ఉన్నాడు అనంటే, తానే పరమాత్మ అనుకున్నాడంతే. సర్వాత్ముడు పరమాత్మ అంటే అంతటా ఉండేటటువంటి వాడు. ఇప్పుడు కూడా తాను పరమాత్మ ఆత్మగా కలవాడు అయిపోయాడు. సర్వభూత ఆత్మభూతాత్మ కురవన్నపి నలిప్యతి అని, సర్వభూతములు ఆత్మభూతంగా కలిగినటువంటి పరమాత్మ తనకి ఆత్మ తానే అనుకున్నాడంతే. ఇంకేముంది కా, ఇంకా తనకి ఇంకేమీ, తనకంటే అసలు వేరు లేదు కదా, వేరు ఉన్నప్పుడు కదా ఏదైనా చేసేది, వేరు ఉన్నది అనే భావము లేనటువంటి స్థితికి చేరిపోయాడు ప్రహ్లాదుడు. ఊరికే ఒట్టి మాటలు అనుకుంటే కుదరదుగా, కానీ ఆ స్థితికి వెళ్ళిపోయాడు ఆయన. కత్తి ఒకటే నేను ఒకటే అని కత్తితో కోసుకుంటే మనకు తెగకుండా ఉంటుందా? మనకి తెగకుండా ఉండదు. ఆ స్థితి చేరిన వాడికి అలా చేరితేనే బ్రహ్మ సత్యం అవుతుంది, అప్పుడే జగత్తు మిథ్యవుతుంది. చక్కగా మూడు పోట్లు తింటూ ఇష్టం వచ్చినటువంటి సుఖభోగాలు అనుభవిస్తూ హాయిగా కాషాయం కట్టేసి బ్రహ్మ సత్యము జగత్తు మిథ్య అనగానే అయిపోతుందా? అవదు. ఆ స్థితికి చేరితే కానీ కాదు. ఆ మహాత్ముని యందు చిత్తంబు చేర్చి ఆ విష్ణుని మహావిష్ణుని యందు మనస్సు చేర్చేసి తానే అయిపోయాడు ఆయన. తన్మయుండై పరమానందంబునం బొందియున్న ప్రహ్లాదుని యందు రాక్షసేంద్రుండు తన కింకరుల చేతం చేయింపుచున్న మారణ కర్మంబులు పాపకర్ముని యందు ప్రయుక్తంబులైన సత్కారంబులం బోలి విఫలంబులగుటంజూచి. తన్మయుడైపోయాడు, తత్తుమయుడు, పరమాత్మ మయము. తన్మయము అంటే పరమాత్మే అయిపోయాడు తానిక. ఇంకా తను ఏం చేస్తుంది? ఇదంతా ఏమీ చేయలేకపోతున్నారు. ఈ మారణ కర్మములన్నీ ఎలా ఉన్నాయనంటే పాపకర్ములు, వారికి సత్కారాలు చేస్తే ఎలా ఉంటుందో అది అలా ఉన్నాయట. సత్కారం చేసినంత మాత్రాన వాళ్ళ బుద్ధి మారుతుందా? కుక్కతోక వంకరలాగా ఇవి ఎంత పొగిడినా అంతే. ఆ దుష్టబుద్ధి ఉన్నటువంటి వారు, అహంకార పూరితులు, ఈ పాపపు పనులు చేసేటటువంటి వారికి నువ్వు ఏమైనా చెయ్యి, పొగిడినా సరే, వారికి సన్మానాలు సత్కారాలు ఎన్ని చేసినా ఏమీ ప్రయోజనం ఉండదట. విఫలము, ఏమాత్రం ఫలం ఉండదు. అట్లా వ్యర్థమైపోతూ ఉన్నాయి. ఎంత చక్కని ఉపమానం చెప్పాడో చూడండి. మరి లోకమంతా ఇలాంటిదే. ఊరికే ఎంటబడుతూ ఉంటాం ఏదో వాళ్ళని మెప్పించాలి, వీళ్ళని మెప్పించాలి అని. ఏమీ మెప్పించలేము. అనుగుణాలు ఎక్కడ పోతాయి? అవి సహజ గుణాలు కనుక అలా వ్యర్థములైపోయినాయి. శూలముల నిశాచరులు శృక్కక దేహము నిగ్రహింపగా బాలుడు నేలపై బడడు పారడు చావడు తండ్రినైన నా పాలికి వచ్చి చక్రధురుపక్షము మాని తినంచు పాదముల్ ఫాలము శోక మ్రొక్క మ్రొక్కడు అనపాయతనుందుటకేమి హేతువో. మరి ఏమిటి అసలు హేతు ఏమిటి? ఇక్కడ ఏం తెలుస్తుందయ్యా అని మనసు ఏం ఆలోచిస్తుంది? హేతువులు ఆలోచిస్తుంది కదా. ఆలోచించు నీకు ఏమిటో హేతువు. ఏమిటి అంటే ఏమిటో తెలియటం లేదు. అపాయత అనేది అసలు పొందనే పొందటం లేదు. వద్దంటం లేదు. పని దెబ్బలకు సావటం లేదు. పని తండ్రి దగ్గరకు వచ్చి సరే మానేస్తానులే అని అంటము లేదయ్యా అని శంకింపుచు అని శంకింపుచు రాక్షసేంద్రుడు ఒక మాట దిక్కుంభియూధంబు దెప్పించి కెరలి బాలకుని ద్రొక్కింప పంపు ఒక మాట విషభీకరోరగ శ్రేణుల కడువడి నర్భకు కరవబొంపు ఒక మాట హేతి సంఘోగ్రానలములోన విసరి కుమారుని వేయబొంపు ఒక మాట కోలంక షోల్లోల జలధిలో మొత్తించి శాబకు ముంపబొంపు విషము పెట్ట పంపు విదళింపగా బొంపు దొడ్డ కొండ చెరుల త్రోయ పంపు బట్టి కట్ట పంపు బాధింపగా పంపు బాలు గినిసి దైత్యపాలుడధిపా ఒకవేళ నభిచాట హోమంబు సేయించునొకవేళ నెండల నుండబొంపు ఒకవేళ వానలను ఉపహతి నొందించునొకవేళ రంధ్రంబు లొక్కబట్టు ఒకవేళ తన మాయ నొదవించి బెగడించునొకవేళ మంచున నుంటి నిలుపు ఒకవేళ పెనుగాలి కున్ముఖు గావించునొకవేళ పాతించు నుర్వియందు నీరు నన్నంబు నిడనీక నిగ్రహించు కశల నడిపించు రువ్వించు గండశిలల గదలు వ్రేయించు నేయించు ఘనశరముల కొడుకునొకవేళ నమరారి క్రోధియగుచు మరియు అనేక మారణోపాయంబుల పాపరహితుండైన పాపని రూపు మాపలేక. మారణ ఉపాయములు అంటే చంపటానికి ఇన్ని పనులు చేస్తూ ఉన్నాడండి. ఏనుగులతో తొక్కించాడు, మంటల్లో పడేయించాడు, పాముల చేత కరిపించాడు, పర్వతముల మీదకు తీసుకెళ్లి సముద్రముల్లో పడేయించాడు, పర్వతముల మీద నుంచి కింద పడదయించాడు, విషం పెట్టించాడు, పాతి పెట్టించాడు, అభిచార హోమాన్ని చేయించాడు, వానల్లో నిలబెట్టాడు, రాక్షస మాయలు ప్రయోగించాడు తన మాయలు. ఎన్ని చేస్తే మాత్రమేమి, భూమిలో పాతి పెట్టించిన హాయిగా లేచి వస్తూ ఉన్నాడు. హృదయేన ఉద్వహన్ హరిం అంటారు విష్ణు పురాణంలో. ఇలా చేతులు మాత్రం ఇట్లా పట్టుకునేవాడట, హృదయమునందు ఉన్నటువంటి హరికి ఏమీ కాకూడదు అన్నట్టుగా. ఏమీ చేయలేకపోయాడు. ఎన్ని మారణ హోమాలు, కషలు అంటే కింద బాగా ఈ బర్షల్ లాంటివి పాతించి వాటి మీద నడిపించటం, ఏమి చేసినా కూడా ఏమి ప్రహ్లాదుడికి నష్టము కలగలేదు, కించిత్తు కూడా బాధ కలగలేదు. ఏకాంతంబున దురంత చింతా పరిశ్రాంతుండై రాక్షసేంద్రుండు తన మనంబున. ఏమి చేయలేకప్పుడు ఇక దుఃఖిస్తూ తన మనసులో అనుకుంటున్నాడు, ముంచితి వార్ధులన్ గదలమొత్తితి శైల తటంబులందు ద్రొబ్బించితి శస్త్రరాజు పొడిపించితి మీద నిభేంద్ర పంక్తి ద్రొక్కించితి ధిక్కరించితి శపించితి ఘోర దవాగ్నులందు త్రోయించితి పెక్కుపాట్ల నలయించితి సావడిదేమి చిత్రమో. ఏమిటి చిత్రం, ఏమిటి, ఎన్ని చేశాను ఎన్ని చేశాను, ఏమీ కూడా సావలేదు, సముద్రాల్లో ముంచించా, పర్వత మీద నుంచి పడద్రోహించాను, ఎరుగడు జీవనౌషధములు ఎవ్వరు భర్తలు లేరు, బాధలందరలడు నైజ తేజమున తథ్యము జాడ్యము లేదు, మిక్కిలిన్ మెరయుచునున్నవాడు ఒక నిమేషము దైన్యమునందడు, ఇంకనే తెరగున దృంతు వేసరితి దివ్యము వీని ప్రభావమెట్టిదో. ఏమి చిత్రం ఇది, సావు లేకుండా తాను వరాలు ఎన్నో కోరుకున్నాడు పాపం, వేల సంవత్సరాలు తపస్సులు చేసి ఏమీ చేయకుండా ఐదేళ్ల పిల్లవాడేమిటి, ఈ స్థితి ఏమిటి, అసలు మృత్యు అనేదే లేకుండా పోయింది ఈ బిడ్డడికి, ఏం చెయ్యాలి అసలు, ఒక్క నిమేషం ఒక రెప్పపాటు కూడా బాధ లేదు, పని ఇంత పని చేయటం ఏంటని తిట్టడం లేదు, కోపం లేదు, ఏమీ లేదు, అసలు ఏమిటి వీడి ప్రభావం, అయోమయం అయిపోయింది, నాకు ఏమీ తెలియటం లేదే. ఆగ్రహమున నే చేసిన నిగ్రహములు పరులతో ఉడనేరి నొకనాడు విగ్రహములను చుపలుకడు అనుగ్రహములుగా తలంచు నవ్వడు మదిలో. అది ఇనుంగాక తొల్లి సునస్సేపుండను మునికుమారుండు తండ్రి చేత యాగపశుత్వమునకు దత్తుండై తండ్రి తనకు నపకార్యని తలంపక బ్రతికిన చందంపున. పూర్వం సునస్సేపుడు అనేవాడట, మరి అతడు ఎప్పుడో చూస్తే అంటే ముందేం వదిలేశాను కానీ అంటే ఇతడు ఎప్పటివాడు, మరి ఎప్పటి అతడు ఎప్పటివాడు ఇతడు ఎప్పటివాడు ఏదో చెప్పేస్తూ ఉంటారులే అని. కానీ ఇక్కడ ఈ సునస్సేపుడు తర్వాత వాడే, వీడు ఇది మన విశ్వామిత్రుని మేనల్లుడితడు, రుచీకుడు అనేటటువంటి ఆయన కుమారుడు, వారికి పిల్లలట ముగ్గురు, వారిలో వీడు మధ్యవాడు. అంబరీషుడు అనేటటువంటి ఆయన యజ్ఞపశువు హరిశ్చంద్రుడో ఏదో అంటారు, అంబరీషుడు అంటారు ఆ కథలు, ఆయనకే ఈ పేరు ఈయనకే ఆ పేరు అంటూ చెప్తుంటారు ఏదో ఎవరో ఒకరు. ఆయన యాగాశ్వం పోతే యజ్ఞపశువుని కోసమై మనిషిని తెమ్మన్నారంట, నరపశువుని మొత్తం తిరుగుతూ ఉన్నాడు, ఎవడిస్తాడు ప్రాణాలయ్యే, ఎవరు ఇవ్వకపోతే ఈ రుచికుడి దగ్గరకు వచ్చాడు, పాపం చాలా దరిద్రుడుగా ఉన్నాడు, నీకు ధనాన్ని ఇస్తాను ఇవ్వమన్నాడు, ఇక్కడ గోవులేయో వేసుకొచ్చాడు వెంట పెట్టుకుని. అయితే ఇస్తాను, ఒక కొడుకుని ఇస్తాను, ముగ్గురు ఉన్నారు అని అంటే తల్లి అన్నదట, ఏమండి ఓయ్ ఏంటి ఇస్తాను ఇస్తాను అంటున్నారు, చిన్నాడిని మాత్రం ఇయ్యొద్దు, వాడు నాకు కావాలంది, మరి పెద్దాడు కావాలి కదే తద్దినాలు పెట్టడానికి, తలగొరుగు పెట్టడానికి, తల పగలు కొట్టడానికి అంటే ఇక మధ్యవాడేగా, వాడు చెప్పకుండానే పద అన్నాడు, అంటే నేను ఎట్లాగూ కాదన్నట్టు ఇద్దరికి కానాడు, ఎందుకులే బతమన్నాడు. అందుకే తల్లి తండ్రి ఇద్దరూ కలిసి కూడా రక్షించలేరు అని మనకు చెప్తుంటారు. ఆవిడ పేరు కూడా సునశేఫుడు అండి. సంస్కృతంలో అర్థాన్ని చూస్తే చాలా చక్కగా అర్థమవుతుంది. అసలు అలాంటి వాడిని ఎలా పిలుస్తారో అది డిక్షనరీలో చూసుకోండి. ఇట్లా చెప్పడానికి ఔచిత్యమైనటువంటిది కాదు, అది ఇలా చెప్పకూడదన్నమాట. అదిగో ఆ పేరు వాడిది. అయితే విశ్వామిత్రుడు వచ్చాడు ఇక్కడ. పోతూ పోతూ వస్తే విశ్వామిత్రుడు అంటాడు, తనకు 50 మంది కొడుకులు ఉన్నారు, ఒరే నువ్వు ఒకడు ఒకళ్ళు వెళ్ళండి అన్నాడు. బాగానే ఉంది, ఎవడు ప్రాణం వాడికి ఒకడు కాక 50 మందికి కలిసి 50 ప్రాణాలు ఒకడికి ఉంటాయా ఏమిటి, మేమెందుకు వెళ్తాం వెళ్ళమన్నారు. సరే వాళ్ళందరినీ తిట్టాడు. వాళ్ళందరూ కూడా ఈ దేశానికి వచ్చేసి వాళ్ళు తెలుగువారు అయిపోయారని కొందరు అంటారు, ఆంధ్రదేశానికి వచ్చారు అని. సరే ఇదంతా చరిత్ర అనుకోండి. ఆ తర్వాత వాడికి అయ్యో కొన్ని మంత్రాలు చెప్పాడు. ఆ మంత్రాలు పఠిస్తే దేవేంద్రుడు అతడిని చంపనీయలేదు, రక్షించాడు. అలాగే అతడు బ్రతికినట్లుగానే ఇతడు బ్రతుకుతున్నాడే, కనీసం వాడికి అయినా మంత్రాలన్నా చెప్పారు. ఇంత కథ జరిగింది అక్కడ, మరి ఇక్కడ ఏమీ లేదు కదా, కోపము లేదు, ఒకసారి కూడా పానీ నన్ను తిట్టటము లేదు, ఎవరితో చెప్పటము లేదు, ఎవరు అసలు ఇది వీడికి రక్షణగా ఎవరున్నారు అని ఈ విధంగా బాధపడుతూ ఉన్నాడు. తప ప్రభావ సంపన్నుడు, భయం లేదు, మృత్యువు లేదు అని నిర్ణయించి బాధపడుతూ ఉంటే మళ్ళీ వచ్చారు పాపం చండామార్కులు, మేము తీసుకుపోతాము అని అంటూ. సరే ఇక దాని సంగతి అంతా రేపు చూద్దాం. జై శ్రీరామ్.